పరమాణువుల గురించి ఎలా తెలుసుకుందాం? పుస్తకం 10వ భాగం. ఉదాహరణకి, ఒక హైడ్రోజన్ పరమాణువుని జే సూచించితే హైడ్రోజన్ వాయువు ఒక్క పరమాణువుచే ఏర్పడింది కాదు, ఇది అణువుల ద్వారా ఏర్పడింది, మరియు ప్రతి ఒక్క అణువు 2 హైడ్రోజన్ పరమాణువులతో ఏర్పడుతుంది. అంటే ఈ అణువుని 2 అని రాయవచ్చు. ఈ విధంగా ఆక్సిజన్ని O2 అని, నైట్రోజన్ని N2 అని, క్లోరిన్ అణువుని H2 అని రాయవచ్చు. ఈ పద్ధతిలో రకరకాల పరమాణువులతో ఏర్పడిన అణువులను కూడా చాలా సులువుగా రాయవచ్చు. 2 హైడ్రోజన్ పరమాణువులు మరియు 1 ఆక్సిజన్ పరమాణువు కలిసి నీటిని ఏర్పరుస్తాయి అన్న దానిని 2O అని రాయవచ్చు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ని CO2 అని, కార్బన్ మోనాక్సైడ్ని CO అని రాయవచ్చు. ఒక ప్రత్యేకమైన కాంపౌండ్ ఏర్పడటానికి కలిసే వేర్వేరు మూలకాల యొక్క ఖచ్చితమైన బరువులను కొలవడానికి బెర్జీలియస్ ప్రోస్ట్ లాగే చాలా సంవత్సరాలు కృషి చేశాడు. కానీ ప్రోస్ట్ కంటే బెర్జీలియస్ చాలా ఎక్కువ కాంపౌండ్లను పరీక్షించాడు, కాబట్టి ఎక్కువ శాతం ఖచ్చితంగా కొలవగలిగాడు. రకరకాల మూలకాల యొక్క పరమాణు భారాలను తెలుసుకోవడానికి బెర్జీలియస్ తాను కొలిచిన బరువులను ఉపయోగించాడు. క్రీస్తు శకము 1820లో ఇతడు పరమాణు భారాలు అనే పట్టికను ముద్రించాడు. బెర్జీలియస్ పట్టికలో చాలా మటుకు విలువలు ఖచ్చితంగా ఉన్నాయి, కానీ సమాన ఘనపరిమాణం గల వాయువులు సమాన సంఖ్యలోని కణాలను కలిగి ఉంటాయి అనే యావగాడ్రో నియమం మీద దురదృష్టవశాత్తు ఇతడు దృష్టి సారించలేదు. ఈ కారణం వల్లనే కొన్ని సందర్భాలలో పరమాణు భారాల విలువలు కొంచెం పక్కదారి పట్టాయి, మరియు 2 లేదా 3 మూలకాల పరమాణు భారాల విలువలు పూర్తిగా తప్పు అయ్యాయి. తరువాత చాలా కాలం కొన్ని మూలకాలకు వేరువేరు రసాయన శాస్త్రజ్ఞులు వేరువేరు పరమాణు భారాలు ఉంటాయని చెప్పారు. కొంతమంది హైడ్రోజన్ పరమాణువుకి హైడ్రోజన్ అణువులకి మధ్య తేడా గురించి చాలా ఖచ్చితంగా తెలుసుకోలేకపోయారు. మరెన్నో ఇతర సందర్భాలలో కూడా ఇలాగే అనుమానపడ్డారు. క్రీస్తు శకము 1850 వచ్చేసరికి రకరకాల అణువుల నిర్మాణాల గురించి, వాటి సూత్రాలను ఎలా రాయవచ్చు అనే దాని గురించి ఎన్నో వాదనలు తలెత్తాయి. అసలు మొత్తం పరమాణువులు అన్న ఆలోచనే తుడిచిపెట్టుకుపోయినట్లు అనిపించింది. ఆటామినం అనేది అసలు ఇంత సంక్లిష్టమైతే అది అసలు నిజమే కాదేమో. మొత్తం యూరప్లో ఉన్న రసాయన శాస్త్రజ్ఞులందరినీ ఒక దగ్గర చేర్చి చర్చించుకోమంటే బాగుంటుందని కెకులే అనే జర్మనీ రసాయన శాస్త్రజ్ఞుడికి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వల్లనే 1860లో మొదటి అంతర్జాతీయ రసాయన శాస్త్రజ్ఞుల సభ జర్మనీలో కార్లుహే అనే పట్టణంలో జరిగింది. ఇదే మొదటి అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల కలయిక. దీనికి జర్మనీ, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, రష్యా, ఇటలీ ఇంకా మరికొన్ని విదేశాల నుంచి 140 మంది రసాయన శాస్త్రజ్ఞులు హాజరయ్యారు. దీనికి హాజరైన వారిలో ఫ్రాన్స్లో కన్నిగ్నారో అని ఇటలీ రసాయన శాస్త్రజ్ఞుడికి యావగాడ్రో నియమం గురించి బాగా తెలుసు. అందువల్లే రసాయన శాస్త్రజ్ఞులు కనుక యావగాడ్రో నియమం మీద దృష్టి సారిస్తే అది ఎంతో దోహదపడుతుందని మిగిలిన రసాయన శాస్త్రజ్ఞులను ఒప్పించగలిగాడు. ఇతడు తన ఆలోచనలన్నింటినీ బాగా అర్థం అయ్యేటట్టు ఒక చిన్న పుస్తక రూపంలో రాసి వివరించాడు. ఇతడు యావగాడ్రో నియమం గురించి ఆ సభలో బాగా బలమైన వాదనలను వినిపించి తన పుస్తకాన్ని రసాయన శాస్త్రజ్ఞులందరికీ అందించాడు. అలాగే అందులోని కొంతమంది ముఖ్యమైన రసాయన శాస్త్రజ్ఞులను వ్యక్తిగతంగా కలిసి అన్ని విషయాలను జాగ్రత్తగా వివరించాడు.